97 హ్రీంకార వేద్య సం ధా హ్రీంకార వేద్య స్వరూపతః నిర్గుణ బ్రహ్మతయ అజ్ఞాన విషయత్వాశ్రయత్వాభ్యాం అప్రాప్త పురుషార్థ రూపతీయ సంసారదశాయా ప్రతీయమానత్వాత్ గురూప సదన శ్రవణాదరూప విద్య ప్రామాణ్య నిరాశాయ లక్షణయా శుద్ధ స్వరూప పరమానందత్యాసేప్స్తత్వాత్ శ్రవణాదిజన్య శృతివ్యాపిత్వరూప వేదనా విషయత్వం బ్రహ్మణ్య జ్ఞాన నాశయ నృత్తివ్యాప్తి గితీర్యతే మామేన ఏ ప్రపద్యం మాయామేతాం ఇత్యాది వచనాత్ భగవతా ప్యంగీకృతమితి హ్రీంకారేణ గురుముఖోద్భూతేన వేద్యా వేదితుం యోగ్య తత్స్వరూప పరిజ్ఞాన ద్వారా పురుషార్థపేతత్వాదితి తాత్పర్యం ఓం ఒకటి తతిరాప్తిరూప హ్రీంకార వేద్యాయే నమః 183 శంకర గ్రంథ రత్నావళి ఆం వి స్వరూపముతో పరమేశ్వరి నిర్గుణ బ్రహ్మస్వరూపిణి ఎగుట వలన అజ్ఞానమునకు విషయము ఆశ్రయమునగుట వలన పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తి సిద్ధించును. అందువలన సంసారదశయందు ఆమె భాసించుచున్నది కావున గురూపసదన గురువునాశ్రయించుట శ్రవణ మననాదరూపమైన విధేయొక్క ప్రామాణ్య నిరాశము కొరకు లక్షణావృత్తికో శుద్ధ బ్రహ్మరూపమైన పార్థమునకు పరమేశ్వరి కారణభూతురాలని భావము. శంక పరమానందముగా ఆ దేవి పొందనభెల శనియురాలుగుచున్నది కావున శ్రవణాది జన్యమైన వృత్తి జ్ఞానము ద్వారా వృత్తి వ్యాపిత్వ రూపమైన వ్యాపించుట రూపముగా గల జ్ఞానమునకు నిశయమగుటను బ్రహ్మణే జ్ఞాననశయ వృత్తి వ్యాప్తి తీరితే ప్రత్యేగాత్మయందు బ్రహ్మ విషేకమైన అజ్ఞాన నాశము వృత్తి వ్యాప్తి అని చెప్పబడును. మామేన ఏ ప్రపద్యంతే మాడు మేతాం నన్నే సర్వాత్మన ధ్యానము చేయువాకు ఈ మాయను తరించుదురు మొదలైన వచనముల వలన భగవానుడు అంగీకరించెను. ఈ రీతిగా సగుణ బ్రహ్మోపాసన చేత అజ్ఞానము నశించునని తెలియచున్నది. గురుముఖము నుండి ఉద్భూతమైన హ్రీంకారము చేత పరమేశ్వరి తెలుసుకొనబడదగనది. బ్రహ్మస్వరూపము యొక్క పరిజ్ఞానము ద్వారా బ్రహ్మావగత రూపమైన పురు 184 లలితా త్రిశతీ భాష్యం.